116 హరిద్రాకుంకుమాదిగ్ఘ సం భా హరిద్రాకుంకుమాదిగ్ఘ హరిద్రాకుంకుమాభ్యాం అపలక్షణం కస్తూరిషత్రాదీనాం అదిద్ధార్థ్ లిక్తేత్యర్థో ఓం హరిద్రాకుంకుమాదిగ్ఘయే నమః ఆం వి పసుపు కుంకుమలు కస్తూరి పత్రాది సుగంధ ద్రవ్యములకు అపలక్షణము హరిద్రాకుంకుమాదులచే లిప్తాంగి యగుట వలన పరమేశ్వరి పరిచాయకమైన ఈ నామముతో అర్చింపబడుచుండును.